సునీ తోనే నా జీవితం గడిపెదను నా యేసునీలోనే నిరంతరం నిలిచెదను నా యేసునీ తోనే నా జీవితం గడిపెదను నా యేసునీలోనే నిరంతరం నిలిచెదను ఇహమందైనా పరమందైనా ఇహమందైనా పరమందైనా ఉన్నవాడవు నాతో ఉండువాడవు ఉన్నవాడవు నాతో ఉండువాడవు నా యేసు నీతోనే నా జీవితం గడిపెదను నా యేసు నీలోనే నిరంతరం నిలిచెదను నూతన ప్రాంతాలకు నా ముందుండి నడిపితివి నీ ఆజ్ఞలు నాలో ఉంచి నీ ప్రేమను నాలో పెంచి పరిశుద్ధుల స్థానములో ఉంచితివి పరిశుద్ధుల స్థానములో ఉంచితివి పరిశుద్ధుల సహవాసం ఒసగితివి పరిశుద్ధుల సహవాసం ఒసగితివి నా యేసు నీతోనే నా జీవితం గడిపెదను నా యేసు నీలోనే నిరంతరం నిలిచెదను వాక్యమనే ఖడ్గంబును నా చేతికిచ్చితివి రక్షణగల నీ నామమును నా నోట ఉంచితివి వాక్యమనే ఖడ్గంబును నా చేతికిచ్చితివి కార్యము నాలో ఉంచి నీ మహిమను నాలో పించి విశ్వాసుల సంఘములో నిలిపితివి విశ్వాసుల సంఘములో నిలిపితివి విశ్వాసపు కోటలో దాచితివి, విశ్వాసపు కోటలో దాచితివి. నా యేసు నీతోనే నా జీవితం గడిపెదను, నా యేసు నీలోనే నిరంతరం నిలిచెదను. నా యేసు నీతోనే నా జీవితం గడిపెదను, నా యేసు నీలోనే నిరంతరం నిలిచెదను. ఇహమందైనా పరమందైనా, ఇహమందైనా పరమందైనా, ఉన్నవాడవు నాతో ఉండువాడవు, ఉన్నవాడవు నాతో ఉండువాడవు. నా యేసు నీతోనే నా జీవితం గడిపెదను, నా యేసు నీలోనే